Thank you. భవానీ శ్రీ విద్యాం శాంతమూర్తిం సర్వసుందరాం సర్వసంపత్తిదాత్రీం కామేశ్వర ముఖాలోక కల్పిత సీకరేశ్వర ബ്രഹ്മോദേന്ദ്രമഹീന്ദ്രാദിസംസ്തുതീവസീവോഷി മഹാശക്തിക്കുണ്ടലിനീ ശ്രമവിധായിനി പുണ്യ പുണ്യപ്രവർത്തക శ్రీమంత సింధూరి కులమాలాబ్జదోళిగా సకలాగమ సంతోష శక్తి సంపుటమూర్తిగా పురుషార్థ ప్రాహుర్ణ భోగిరి భువనేశ్వరి అంబికానాదిగ్నా హరి బ్రహ్మేంద్ర సేతుగా నారాయణి నాగరూప నామ రూపవర్జిత హ్రీంకారి హ్రీమతి హృద్యా హేయో పాదేయవర్జిత రాజరాజాజిదారాజ్ఞి రమ్యా రాజీవలోచన విజయాజిమలాసిని పశ్యంతి కామేశ్వర ప్రాణనాడి జ్ఞానామూర్త శృంగార సంపూర్ణాందరస్తుమండలవాసిని రహోజాగ్రహారాజ్యాహస్తత్పరకల్పిత సత్యప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షిరక్షిత షరణింగేయుణ్యూత విచ్చర్పాణి విద్యాశోరసి శివ ప్రియా శివప్రియాశివరాశిష్టేష్టాశిష్టూ నందిక్షీకాసిని సుఖీరణి మహాశక్తి రక్తవర్ణానామ్ యజ్ఞాసక్త హృదయాఘాతి నీరోపధారిణి మూలాధారాణం బుధారూఢా పంచ అగ్రాసి సంసుగా అంకురాది ప్రహరణాధారాధీశేరుగా ముత్తమూలనా సత్య చిత్తా సాకిన్యంబా సరూణి ఆజ్ఞా చక్రాద్య హృదయా శుక్ల వర్ణాశ్రామణ మజ్జా సంస్కారం సమరి ముక్తి శక్తి సంవిదా హరిత్రాన్నై రసికా హాకి నీరూపధారిణి సర్వ్యాధిప్రధమణి మహాప్రయసాక్షిణి

శ్రీ చక్రవాజు రజరా శ్రీ త్రిభువన సుందరి శ్రీ శివాజు సత్యేకరూపిణి వేదాంబికా ఏవం జీవన బాలే బ్రాహ్మణ సహస్రకుంజేః Yeah. బేసికల్లీ లేడీస్ ఇద్దరి నుంచి ఫిల్ చేసుకుని వెళ్ళాలి, మధ్యపడ్డా కూర్చుంటే ఫిల్ చేసి వస్తే బయటకు వచ్చిన Thank you. Actually, your head came. I think more your head came. Okay. My bad, that's it. ఇక్కడ మళ్ళీ వేద్దాం రోజు తక్కువ ఎలా తంబుల చందేద క్లిప్ పైకి లాక్ చేయండి సార్, పైకి లాక్ మా కింద పడుతుంది పైకి. ఓకే అది మేము పైకి లాక్ ఎవరు తీసుకుంటారు? పైకి మీరు అంటే షేక్ కార్నర్ కదా, ఎవరు తీసుకుంటారు సార్? ఓకే. Thank you. I'm నమస్కారం. Thank you. Thank you. So today all these lines are reserved for women. And also to take one puja plate for family. Family means mother and daughter. And we request all men to walk, because you have no choice, you cannot go out. Yeah, please be seated and take one plate for family. Stand that side, do that. Okay. మీరు కొంచెం ఆంటీ అండి వాళ్ళు స్టీల్ చేస్తారా మొత్తం కింద వాళ్ళు చేసే యాక్టివిటీ కూడా కనిపిస్తుంది. నిత్యకంకి వచ్చినప్పుడు ఆ 2 లక్షలు తీసుకొచ్చి పెడతాను. Let us do the very powerful stotra of Mahalakshmi done by Indra during the Kshira Sagara Vahanam. When Lakshmi came out of the Kshira Sagara, Indra Uvacha, Indra Uvacha, Namami Sarva Lokanam, Namami Sarva Lokanam, Jananim Abdhi Sambhava, శ్రియం ఉన్నిద్రపద్మాక్షీం పద్మపత్రనివేక్షణ వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియావహం త్వం సిద్ధి త్వం సదా సంధ్యారాత్రి ప్రభాభూతి మేధా శ్రద్ధా సరస్వతీ యజ్ఞ విద్యా మహావిద్యా గుహ్య విద్యా చోభనే ఆత్మవిద్యా దేవిత్వం విముక్తి ఫలదాయిని అన్వీక్షతి త్రైవార్త దండనీతి స్వమేవ చ దండనీతి స్వమేవ చ సౌమ్యా సౌమ్యైః సౌమ్యా సౌమ్యైః జగద్రూపైః జగద్రూపైః త్వయైతద్దేవి పూరితం త్వయైతద్దేవి పూరితం కాత్వన్యా కాత్వన్యా వామృతే దేవి వామృతే దేవి సర్వయజ్ఞమయం వపుః సర్వయజ్ఞమయం వపుః అధ్యాస్తే అధ్యాస్తే దేవదేవస్య దేవదేవస్య యోగి చింత్యం గదా భృదః యోగి చింత్యం గదా భృదః త్వయా దేవి పరిత్యక్తం త్వయా దేవి పరిత్యక్తం సకలం భువనత్రయం సకలం భువనత్రయం వినష్ట ప్రాయమభవత్ వినష్ట ప్రాయమభవత్ త్వయేదానీం సమేధితం త్వదేవేదాం సమావితం త్వయా ఇదానీం సమేధితం త్వయా ఇదానీం సమన్వితం దారాః పుత్రాః దారాః పుత్రాః తథా దారా తథా దారా అధికం సుహృద్ధాన్య ధనాధికం భవత్యేతత్ భవత్యేతత్ మహాభాగే మహాభాగే నిత్యం నిత్యం త్వద్వీక్షణాత్ త్వద్వీక్షణాత్ నృణాం శరీరారోగ్య శరీరారోగ్య ఐశ్వర్యం ఐశ్వర్యం అరిపక్ష క్షయసుఖం సుఖం దేవిత్వం దేవిత్వం దృష్టిదృష్టానాం దృష్టిదృష్టానాం పురుషాణాం పురుషాణాం సుదుర్లభం దుర్లభం త్వం మాతా సర్వలోకానాం మాతా సర్వలోకానాం దేవదేవో హరిపితా దేవదేవో హరిపితా పయైతే విష్ణురాజాంబరాజరం మానకోశం మానకోశం తథాగోష్ఠం తథాగోష్ఠం మా గృహం మా గృహం మా పరిచ్ఛదం మా పరిచ్ఛదం మా శరీరం మా శరీరం కళత్రం చ యజేతాః యజేతాః సర్వపావని మా పుత్రాః మా సుహృద్వర్గా మా పశూన్ మా పశూన్ మా విభూషణం మా విభూషణం యజేతాం మమ దేవస్య విష్ణోః వక్షస్థలాలయే విష్ణోః వక్షస్థలాలయే సత్వేన శౌచ సత్వేన శౌచ సత్యాభ్యాం సత్యాభ్యాం తదాశీలాదిభిః తదాశీలాదిభిః గుణైః గుణైః యజ్యంతే యజ్యంతే తే నరాః తే నరాః సత్యః సత్యః సంత్యక్తాః సంత్యక్తాః యే త్వయామలే యే త్వయామలే త్వయావలోకితః త్వయావలోకితః సత్యః సత్యః శీలాః శీలాః శీలాద్యైః సకలైర్గుణైః ధనైశ్వర్యైశ్చ యుజ్యంతే పురుషాః నిర్గుణాః అపి సశ్లాఘ్యః సగుణీ ధన్యః సగుణీనః సబుద్ధిమాన్ సశూరః సచ విక్రాంతః సచ విక్రాంతః యం త్వం దేవీ యం త్వం దేవీ నిరీక్షసే నిరీక్షసే సద్యో వైపుణ్యమాయాంతి సద్యో వైపుణ్యమాయాంతి శీలాద్యాః శీలాద్యాః సకలా గుణాః సకలా గుణాః పరాముఖీ జగద్ధాత్రీ యస్య త్వం యస్య త్వం విష్ణువల్లభే విష్ణువల్లభే తదే వర్ణయితుం శక్తాః తదే వర్ణయితుం శక్తాః గుణాన్ జిహ్వాపి గుణాన్ జిహ్వాపి వేదసః వేదసః ప్రసీద దేవి పద్మాక్షి ప్రసీద దేవి పద్మాక్షి మాస్మాం మాస్మాం త్యాక్షీ కదాచన శ్రీ సంస్తుతా సమ్యక్ సదక్రతం పశ్యతాం సర్వదేవానాం పశ్యతాం సర్వదేవానాం సర్వభూతస్థితా ద్విజ సర్వభూతస్థితా ద్విజ శ్రీరువాచ శ్రీరువాచ పరితుష్టాస్మి దేవేశ పరితుష్టాస్మి దేవేశ స్తోత్రేణ అనేన తే హరే స్తోత్రేణ అనేన తే హరే వరం వృణీష్ వరం వృణీష్ యస్త్విష్టః యస్త్విష్టః వరదాహం వరదాహం తవాగతా తవాగతా వరదాయై మే దేవీ వరదాయై మే దేవీ వరార్హో వరార్హో యది చాప్యహం త్రైలోక్యం న త్వయాత్యాజ్యం ఏషమేస్తు వరఃపరః స్తోత్ర అద్వితీయోస్తు వరో మమ శ్రీరువాచ త్రైలోక్యం త్రిదశ శ్రేష్ఠ సంత్యక్ష్యామి వాసవ సంత్యక్ష్యామి వాసవ దత్తో వరో మయాయంతే స్తోత్ర ఆరాధన తుష్టయ యశ్చ సాయం తదా ప్రాతః స్తోత్రేణ అనేన మానవః భవిష్యామి పరాముఖి దేవరాజాయ వైపురా మైత్రేయ శ్రీర్మహాభాగ స్తోత్రారాధన పోషిత సహాయిని పునశ్చ పద్మా సంభూత ఆదిత్యోభూత్ చాంటింగ్ ది స్తోత్ర పర్టికులర్ స్తోత్ర ద లక్ష్మీ తత్వ ఇస్ వెరీ వెల్ డిస్క్రైబ్డ్ ఇన్ ది స్తోత్ర అండ్ లక్ష్మీ హర్సెల్ఫ్ ఈస్ టెలింగ్ టు ఇంద్ర I never leave my husband. This is the statement she gave. I am always with my husband. And she never leaves. There is a name for her. Nitya Anapayani. Nitya Anapayani. Anapayani means all-time companion. She is always with him. She never leaves even for a moment. And she says, Bhrugavokhyatam samutpanna. In one kalpa I was born as Bhrugu Maharshi's daughter. I was called Bhargavi. Shri Purva Mudhade Puraha. And then I was born from the Samudra. Devadanava Yatnena Prasuta Amruta Bandhane. When Devadas and Danavas churned the milky ocean for Amruta, I was born from the Kshira Sagara. ఏవం యదా జగత్స్వామీ దేవదేవో జనార్దన అవతారం కరోతి ఏష తదా శ్రీహి తత్సహాయిని వెనవర్ శ్రీమన్నారాయణ దేవదేవో జనార్దన అవతారం కరోతి వెనవర్ దేవదేవ శ్రీమన్నారాయణ టేక్స్ అవతార శ్రీ తత్సహాయిని షీ ఆల్వేస్ కమ్స్ విత్ హిమ్ టు హెల్ప్ హిమ్ అండ్ వితౌట్ హర్ హెల్ప్ షీ హీ కెనాట్ డూ ఎనీథింగ్ Many of you may remember the first shloka of Saundarya Lahari. What is that? Savashyatya yukto yadi bhavati shakta prabhavitam nache devam devo nakalu kushana spanditu mahi. Yadi shiva shakya yukta yadi bhavati shakta prabhavitam nache devo deva nakalu kushana spanditu mahi. Without her, he cannot nakushana spanditu mahi, not even a single moment in him. There is no movement in him. He may be Shiva. But without Shakti, See, normally we say, oh, I don't have Shakti, I am so tired, I am so weak, I have no Shakti. So she is Shakti. She is a Shakti. Shakti Rupeda Samsthita Vimindu and Durga Puja. So she is a Shakti, and without a Shakti, even Shiva cannot move even 1 inch. So Shri and Shrisha, Lakshmi and Narayana, that is the same relation, no difference. Without Lakshmi, Narayana cannot move. He cannot do anything. Purascha Padma Sambhuta, and then in one kalpa she was born in this Padma. So she is called Padmavati, Padmaja. And then, Yada Aditya Bhutya Harihi, when Sriman Narayana became Aditya Surya, she became Padma. And then Yaraja Bhargavarama Tadabhut Dharani Swayam. Then he became Bhargavarama Parashurama. She was born as a Dharani. Parashurama's wife. Raghavatve Bhavat Sita Rukmani Krishna Janmani Anyeshu Chavatareshu. Raghavatve Bhavet Sita. When he became Raghava Rama, she becomes Sita. Rukmani Krishna Janmani. If he becomes Krishna, she becomes Rukmani. Rukmani Krishna Janmani Anyeshu Chavatareshu Vishnoho Eshvayani. In all the avatars, she is the all-time companion for Vishnu. Without Lakshmi, Narayana cannot. So this shows, very clearly shows the relation between a wife and husband. This should be the, don't ask me that, why are you alone and you left your wife in India? It is not staying distance. Both, there should be synchronization. Right? So, the wife and husband, the relation should be like the Lakshmi Narayana, like Sri Parvati. That is why Vagardha Vivasam Prapto, Vagardha Pradipattaya Kalidavas is in Raghuvamsha. Vak, Ardha, without Vak, Ardha, there is no meaning, and without meaning, Vak is useless. If you say something meaningless, then it is useless. So Vak and Ardha, word and meaning, sound and meaning, both go together. Then only there will be Sardhagata either from Vak or Ardha. That is the relation between Lakshmi and Narayana that we have to understand. Yeah. And the remaining stotras we do in the Prarthana in the before Ashtoka. Now take Akshata. Ahato Ganeshan, do namaskar. Om Ajam Mahurta Samohurta Asto Shukram Varadam Vishnam Sajavadam Jadubhajam Pradhanavadam Jhaye Sarva Vigno Prashantaye Tade Varakam Sujanandade Vadaravadam Chandravadantadeva Vidyavadam Daivavadantadeva Rakshmi Vadeleng Riyam Sarami Yatra Yoge Svaya Krishna Yatra Vahatodanatya ശ്യാമോദയസ്തോദിനാർത്ഥന ആചമനം ഓം കേശവായ സ്വാഹ നാരായണായ സ്വാഹ മാധവായ സ്വാഹ ഗോവിന്ദ്രവിക്രമാവാസീകരാജുഗേഷാവസ്കരാഭാവോദ്രാവാസുദേവാന്തരേന്ദ്ര ഹരേ ഹരീ കൃഷ്ണായുഷ്ടോ sit straight. Close your right nostril with your right thumb and inhale through your left nostril as much as you can and hold breathing. Close your left nostril and exhale through your right nostril. Keep your right hand and left hand, keep on your right leg. And repeat. Mama, Mama, Vata, Vata, Samasta, Samasta, Udakshayadvara, Shri Parameshwara, Prityardham, Shuve, Shobhane, Abhyayamurte, Shri Mahavishnoha, Ajnaya, Pravartamanasya, Adya Brahmanah, Tritiyavarahadhe, Svetavarahakalpe, Daivasvadamanmantare, Kaliyuge, Pradamapade, Namanakavarase, Aindrakhande, Kaunchadvipe, Varavadhanaye, Manavate, Bhagavata, Acharyana, Sannidhau, Asman, Vartamana, Vyavaharike, Chandravane, Srimate, Manmadharama Sambatsare, Dakshinayane, Sharadritau, Ashrayamase, Shukravakshe, Chaturdhyam, Vasarah, Bhruguvasare, Shubhanakshatre, Shubhayoge, Shubhakarane, Devanguna, Visheshana, Visheshtayam, Asyam, Shubhadidau, Manavadajnaya, Manavadu, Prityardham, Mama. Gotram. Gotrot Bhavasya. And husband's Nakshatra, if you know. And name. Nakshatre Jatasya. Name. Namadeyasya. And your Nakshatra. Dharma Patnyaha. And your name. Namnyaha. And remember all your family members' names. శ్రీ మహాలక్ష్మీ విశేష ఆరాధన కరిష్యతి ఆదౌ నిర్విఘ్న పరిసరాత్యర్థం మహాగణాధిపతి పూజాం చ కరిష్యే. టచ్ వాటర్ అండ్ వైద్య హ్యాండ్స్ అంటే అక్షత ఆఫర్ టు గణేశ అంటూ నమస్కారం. శ్రీమహారాజపదేనేరంతైరోజగన్యోదరస్ హేతో విఘ్నరాజోగణాధిపేణ అధ్యక్ష బాలచంద్రోజారోడశీతాని నామాని ఎంపడే శృణయాదవి సంగ్రామే సర్వకార్యేషు విగ్రస్తస్య న జాయతే ీమహారాజగదేరం శుభకామాహయామి కవిరామి శ్రీమహారాజగదేరం ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఓం శ్రీమహారాజగదే నమః ఆసనం పరికల్పయామి ఓం పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే పయామి ఆవోహిష్టావయోః వస్త్రమూర్తే దధాతన మహేరాయ యక్షసే వ్యోమస్య వదమానః తస్య రాజే మేహనః కుశదేవ మాతరః శుద్ధోదయామి ప్లూటేరవిమృజామి వస్త్రం పరికల్పయామి ఉత్తరీయం పరికల్పయామి చందనం దివ్యశ్రీ చందనం సమర్పయామి తిలకం ధారయామి కుంకుమ పుష్పై పూజయామి ఓం శుభాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ఓమదోరయ నమః గణాధ్యక్షాయ నమః ఓమకాలయంత్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం మక్రదండాయ నమః ఓం శోర్ణదండాయ నమః ఓం మేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధవిరమణపత్రపుష్పపూజాం స్వయశ్చ సమర్పయామి అగ్నిందూతమిది ధూపం ధూపం పరికల్పయామి అగ్నిందూతం వృణీమహే అవతారం విశ్వవేదనం అస్య యజ్ఞస్య సుకృతం. ధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి ఆగమనం సమర్పయామి. And you have a reasons box, please open this, open the box. Keep in front of Ganesha and sprinkle water and donate. ఓం భోద్భవస్వాదృత్యేరీమహారాజ్రాక్షాయామి ఓం ప్రాణాయ స్వాహ. మధ్యే పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాజమనం సమర్పయామి. టేక్ ఎ బిట్ లీఫ్ బిట్ ఇన్ దట్ అండ్ ఎ కామెంట్. తాంబూలం సమర్పయామి ఆనందమంగళ నీరాజం దర్శయామి. ఆనందమంగళ నీరాజనం దర్శయామి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రదండాయ ధీమహి తన్నోరే ప్రచోదయాత్. సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. టేక్ అక్షత అండ్ యాడ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్. యస్య స్మృత్యాగ నామోక్యాదం పూజాక్రియాదిషు నూనం సంపూర్ణతాం యాత సజ్జో హృదయ రవచ్యం అనయ అనయ ఆవాహనాది ఆవాహనాది ప్రయోద త్రయోదశ త్రయోదశ ఉపచార ఉపచార పూజయ పూజయ భగవన్ భగవన్ సర్వాత్మన సర్వాత్మన శ్రీ మహాగణపతి శ్రీ మహాగణపతి ప్రీత సుప్రీత సుప్రసన్న సుప్రసన్న వరద వరద భవతు భవతు శ్రీ మహాగణాధిపతి ప్రసాద ఆగరక్షత అంటే యక్షగాత్రం గణేశ శ్రీ మహాగణాధిపతి ప్రసాదం యజమానస్య సరసన యజమాన్యాః సరసన క్షవే చదవానం భవతుషాయ పురుషేంద్రియాంశేంద్రియే ప్రతిష్ఠతి శ్రీ మహాగణాధిపతి ప్రసాదేన యజమాన యజమాన్యాః కర్మకర్తం యోగ్యతా సిద్ధిరస్తు యజ్ఞేన యజ్ఞమయంత దేవా ప్లస్ మూ గణేశ ఫ్రమ్ ద ప్లస్ యజ్ఞేన యజ్ఞమయంత దేవా సాధు ధర్మాణి ప్రధమాన్యాసన్న శ్రీ మహాగణాధిపతి ప్రవేశయామి శోభనాథం ప్రాణాయామం శుభదిశాయ శరన్నవరాత్రిపర్వణి చతుర్థదినే సాయంకాలే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ పరిపూర్ణ ఉమాకటాక్ష సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ విశేష ఆరాధనం కరిష్యే. టచ్ వాటర్ అండ్ వైప్ యువర్ హ్యాండ్స్. Sprinkle water. Don't sprinkle on the picture. Just show water and drop in the plate. Om Namo Vishnu Yogavastha Urjelaja Mayeda Vijakshare Yo Shivata Mahadra Tasya Vade Dehara Ushadeva Mahadra Tasmarandava Oyas Yakshaya Yadimbala Abo Jalayera Jalaha Om Asya Sri Pranabhushta Paramahamantrasya Brahma Vishnu Maheshwara Rajaya ప్రాణశక్తి పరాదేవత ప్రాం బీజం క్రీం శక్తి క్రమం కీలకం శ్రీ మహాలక్ష్మి ప్రాణదృష్టాయుగ ంకుశం పంచమానాం బిభ్రాణాశ్రుక్కమానం తృణయ నర్గదా పీనవక్షోర్వాడ్య దేవీ బాలార్కవర్ణ భవతు సుఖకరీ ప్రాణశక్తి పరారా. కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ మార్క్ హ్యాండ్ ఆన్ హృదయ. యెస్టర్డే ఐ ఎక్స్ప్లెయిన్డ్ యు వేర్ ఇస్ హృదయ, నాట్ లెఫ్ట్ సైడ్. శ్రీ ఓం భ్రాం హ్రీం క్రోం వ్యరవసరసోం శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి ప్రాణ ఇహ ప్రాణ జీవ జీవ మమ జీవ మమ జీవ సర్వేంద్రియాణి సర్వేంద్రియాణి వాక్ వాక్ మన చక్షు చక్షు శ్రోత్ర శ్రోత్ర జిహ్వా జిహ్వా ఆఘ్రాణ ఆఘ్రాణ ఇహైవ ఇహైవ ఆగత్య ఆగత్య సుఖం సుఖం తిష్టంతు తిష్టంతు నిరాసనం గురు నిరాసనం గురు పద్మాసనే పద్మాసనే పద్మకరే పద్మకరే పద్మలోకైక సర్వలోకైక పూజితే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి నారాయణ ప్రియ దేవి సుప్రీత భవ సర్వదా సుప్రీత భవ సర్వదా క్షీరోదాన్నవ సంభూతే క్షీరోదాన్నవ సంభూతే కమలే కమలాలయ కమలే కమలాలయే సుస్థిరాభవమేకే సుస్థిరాభవమేకే సురాసుర నమస్కృతే సురాసుర నమస్కృతే ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో భవావహ శ్రీ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఆవాహయామి ఆవాహయామి స్టే వాటర్ షో టు మహాలక్ష్మి అండ్ డ్రాప్ ఇన్ ద ప్లేట్ ఓం శ్రీ జానశ్రీ ఆరుణ్యాయ శ్రీ అంబజో నిర్దుర్జో దయాతి ఓం శ్రీ రామాయామి ఓం హృది రామాయామి పవిత్రీ రామాయామి రామాయామి శ్రీ మహాలక్ష్మీ శ్రీ రామాయామి రామాయామి నౌ టేక్ ఎ ఫ్లవర్ ఓం తాం మహాభాగవేదో లక్ష్మీ మహాయామి యస్యాం హిరణ్యం బిందే యందావశ్వంబురుజానం సూర్యాయుగ నివస్ఫూర్తే సూర్యాయుగ నివస్ఫూర్తే భరద్రత్న విభూషితే భరద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి సింహాసనమిదం దేవి హీయతాం పూజితే పూజితే శ్రీమహాలక్ష్మీ నమః శ్రీమహాలక్ష్మీ నమః నానారత్న నానారత్న ఖచిత ఖచిత సింహాసనం సింహాసనం సమర్పయామి సమర్పయామి నౌ కీప్ షోయింగ్ వాటర్ పాద్యం ఆచమనం అర్ఘ్యం ఓం అశ్వమూర్ధాం హస్తినాద ప్రభోజిని సువాసిత జలం రమ్యం సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే సర్వదేవ నమస్కృతే మహాలక్ష్మీ నమః మహాలక్ష్మీ నమః ఆలయో ఆలయో పాద్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఓం కాం సోస్మితాం నిరంజ ప్రాకార మాత్రాం జ్వలంతి స్వత్తాం తర్పయంతి పద్మే స్థిరాం పద్మవర్ణాం దావివోహ త్వయే శ్రియం శుద్ధోదకం చ శుద్ధోదకం చ పాత్రస్థం పాత్రస్థం గంధపుష్పాది గంధపుష్పాది శ్రితం శ్రితం అర్ఘ్యం దాస్యామి అర్ఘ్యం దాస్యామి దేవి ఏ దేవి గృహాణ సుర పూజితే గృహాణ సుర పూజితే మహాలక్ష్మీ నమః మహాలక్ష్మీ నమః శుద్ధ ఆచమనం సమర్పయామి శుద్ధ ఆచమనం సమర్పయామి అర్ఘ్యం అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి చంద్రాంగరాసాం యః సాకరం తే శ్రియం లోకే దేవదుష్టాముదారా తాం పద్మినీం శరణాం ప్రవద్యే లక్ష్మీ మే నశ్యతాం త్వాం వృణే సువర్ణకలశాలీతం సువర్ణకలశాలీతం చందనాగురు సంయుతం చందనాగురు సంయుతం గృహాణ ఆచమనం దేవి గృహాణ ఆచమనం దేవి మయా దత్తం శుభప్రదే మయా దత్తం శుభప్రదే శ్రీ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః శుద్ధ ఆచమనం సమర్పయామి శుద్ధ ఆచమనం సమర్పయామి ఆదిత్యవర్ణేదో బాహ్యాలక్ష్మీ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః శ్రీ మహాలక్ష్మీ నమః సుపంచామృతం మధుబర్కం నివేదయామి మధుబర్కం నివేదయామి టేక్ పంచామృతం అండ్ కీప్ డ్రాపింగ్ ఇన్ ది ఎంప్టీ బౌల్ ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణర జలస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావరాం మహావహ జాతవేదో లక్ష్మీవరామినీ హిరణ్యం విందేయం గావస్వం పురుషారహం అశ్వమూర్ధాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీ దేవీముపహ్వయే శ్రీమా దేవీ దృషతాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం వందేస్తిరాం పద్మవర్ణాం కామిహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం పద్మినీమీం శరణమహం ప్రవద్యే అలక్ష్మీమే నశ్యతాం త్వాం గుణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః వరాని తపసాను దంతు మాయాం వరాయాశ్చ వాక్యా అలక్ష్మీ ఉభై తువాం దేవసః కీర్తిశ్చ మణిదాసః స్మిరాశ్రేష్ఠిం కీర్తివృద్ధిం దదాతు మే శుక్తిమాసామరాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అహోదిమ సమృద్ధిం చ సర్వాణి నిర్మృగమే గృహాద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరేషణీ శరీరం సర్వభూతానాం వాహ్వయే శ్రియం మనసః కామాపూతం వాచః సత్యమసీమహి అశూరాం రూపమన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః సప్తమేన ప్రజాభూతా మయి సంభరదత్తమ శ్రియం వాదయ మే కులే మాదరం పద్మవాలినీ స్వజంతు సిద్ధాని తవ సమే గృహే మాగరం శ్రియం వాదయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం రత్నవాహినీ ఇంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఆర్ద్రాం యత్కరిణీం జ్యేష్ఠం సువర్ణాం హేమవారిణీ సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ మహావహ జాతవేదో లక్ష్మీమనవగామినీ హిరణ్యం ప్రభూతం గావో దాసో స్వాం వింద్రేయం పురుషాణం మాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి అయ్యో లక్ష్మీ ప్రచోదయాత్ శ్రీ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః పంచామృతేన స్నాపయామి పంచామృతేన స్నాపయామి నౌ సో వాటర్ ఓం ప్రజాపతిరమీవ అయస్మామస్తేన ఈషదమాశదపుంస వృద్ధస్య హేతి పరిభో ప్రాక్తుర్భువా అస్మిన్ గోపదౌ యజమానస్య పశూన్ శ్రీమహాలక్ష్మీ నమః శ్రీమహాలక్ష్మీ నమః శుద్ధోదకేన స్నాపయామి శుద్ధోదకేన స్నాపయామి నౌ టేక్ ద ఫ్లవర్ రమణ ప్రియ. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. దూతేన దూతేన విరుజామి విరుజామి. ఫ్లవర్ అంటే గదర్ ఫ్లవర్. So that flower, it's not a flower, it is a 10,000 color shades, pure pattu sari with a golden zari. Om tejo vatsyavasya vaja prasave asvino bahubhyam pushno hattabhyam. దుకూలవసనం దుకూలవసనం సమర్పయామి సమర్పయామి. శ్రీచందనం సమర్పయామి శ్రీచందనం సమర్పయామి. శ్రీ కథా మునే శ్రీ కథా ಬದ್ಧೋ ಶ್ರೀರಾಮೋ ಶ್ರೀ ಯರಾಜ ಗಂಧರ್ವೇವಿತಾಯ ನಮಃ ಅಯಾ ಅರಣ್ಯ సింధురాయై నమః. ఓం సంగిణ్యై నమః. ఓం సీతాయై నమః. ఓం సీతాయై నమః. ఓం ముకుందమహిష్యై నమః. ఓం ముకుందమహిష్యై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం విజయాన్యై నమః. ఓం విరించన్యై నమః. ఓం ఆత్యై నమః. ధాత్యై నమః. ఓం శాస్త్రాయై నమః. శాశ్వతాయై నమః. ఓం పూజితాయై నమః. ఓం పూజితాయై నమః. ఓం దుగ్ధాయై నమః. ఓం దుగ్ధాయై నమః. ఓం ప్రజన్యై నమః. ఓం వైరుణ్యై నమః. గౌరీయై నమః. గౌరీయై నమః. ఓం మాధవ్యై నమః. శుభవల్లభాయై నమః. శుభవల్లభాయై నమః. ఓం నారాయణ్యై నమః. నారాయణ్యై నమః. ఓం రాజ్యలక్ష్మీ నమః. రాజ్యలక్ష్మీ నమః. ఓం మోహిన్యై నమః. మోహిన్యై నమః. ఓం సుందర్యై నమః. ఓం సుందర్యై నమః. ఓం దేశసేవ్యాయై నమః. సంపూర్ణ ఆయుష్కర్యై నమః. సర్వదహరాయ నమః. ఆరోగ్యలాభీ సఫలత్రికాయ నమః. సంపత్యై నమః. Thank you. Now today, 4 years completed girls can be taken inside for applying turmeric powder to their feet to preparation for Kanyaka Puja and also Samgali Puja. Om Hridayat Paramandaiva Shisneha Sarvadhika Sarvadakkeshu Sarva Sajetanaschedrike Svashitya Emo Lokan Bhagavatpam Sarvad Om Sri Mahalakshmi Nama Om Sri Mahalakshmi Nama Sadakshanatam Tamburam Samappayami Lights off. Thank you. Hey, that's okay. Thank you. Yeah. Today, Devi is worshipped with the name Rohini, Pancharakshacha Rohini, with the name of Rohini. Anena, Rohini Namna, Panchamadine, Chaturthadine, Pujita, Sri Mahakali Mahalakshmi Mahasaraswati, Priyantam, Anena, Swangari Pujaya, Sri Mahakali Mahalakshmi Mahasaraswati, Priyantam. శ్రీ మహాలక్ష్మీ నమః ఆత్మ ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఉపచారామ దేశేన కృతారహం మయా అపచారాని మాం సర్వాన్ క్షమస్వ పరమేశ్వరి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే కాయేన వాచ మనసా ఇంద్రియైర్వ బుద్ధ్యా ఆత్మనావ సహృదే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై శ్రీమన్ నారాయణాయ సమర్పయామి. యజ్ఞేన యజ్ఞమయజంతదేవాణి ప్రథమాన్యాసన్ తే హరాకం మయమాన సజంతే పూర్వే సాధ్యా సంతి దేవా కృతే చ అస్మిన్. శరన్నవరాత్రిపర్వణి చతుర్థదినే సాయంకాలే శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి పూజాయాం ఆవాహిత శ్రీ మహాలక్ష్మి దేవీం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ అండ్ నౌ టేక్ అక్షత ఫ్రమ్ మహాలక్ష్మి ఆఫ్టర్ ఆశీర్వచన. యూ కెన్ టేక్ ద పిక్చర్ అండ్ ఆల్ ద పూజా ఐటమ్స్ వీ గేవ్ ఎక్సెప్ట్ ది స్టాండ్ అండ్ ద ప్లేట్ డిమాండ్ థింగ్స్ యూ కెన్ టేక్ అండ్ ఆఫ్టర్ ద ఆశీర్వచనం ఆర్ వాలంటీర్స్ విల్ కమ్ విత్ వెసల్. యూ కెన్ పుట్ ద దక్షిణాస్ వాట్ ఎవర్ దక్షిణ కాయిన్స్ యూ పుట్ అండ్ ఆల్సో ఎస్టర్డే we asked you to get some coins. If you have brought coins, you can put in that vessel so that all the coins will be put at a divine feet and distributed to everybody. Om yavaita brahmana veda amadaya vadam puri tasmai brahmaja brahmada ayukirti pradantaro vare mantrane brahmana ్రాహ్మణ వై సర్వా దేవత సర్వా దేవతా విరుద్ధరీ యావతి దేవతాస్తాన్ సర్వేద బ్రాహ్మణే వదంతి బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివేది శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నవరాత్రి దీక్షా ప్రయుక్త నవరాత్రి వ్రత కర్మణి చతుర్థే సాయంకాలే ఆవాహిత శ్రీ మహాలక్ష్మి విశేష ఆరాధన కర్మణి సంభవత్య మంత్రలోభే తంత్రలోభే క్రియారోభే ప్రతిలోభే శ్రద్ధాలోభే విపర్యాసే శాస్త్రానుష్ఠితం భూయాది తత్ర భవంతః శ్రీమంతః మహాంతః అనుగుణ్ణంతు శ్రీ మహాలక్ష్మీ కృపయా ద్రవాదాం స్త్రీణాం జన్మ జన్మని సువాసిని ప్రాప్తిర్ భూజానతి తత్ర భవంతః శ్రీమంతో మహాంతో అనుగుణ్ణంతు అయన శ్రీ మహాలక్ష్మీ పరిపూర్ణ అనుగ్రహపాకడా సర్వేషాం భక్తజనానాం చ వ్యాధిచోర దుర్భిక్షణాం శ్రాజమానాం సర్వోపద్రవశాం చేస్తు సర్వధనధాన్యనగ వస్తు వాహనాభూజాది త్రవంత శ్రీమంతో మహాంతో నగ్నంతు సంతు సమస్త సన్మంగళాన్ని సుఖిన సర్వే సంతు నిరామయాే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖవాన్ భవేత్ ఓం శాంతి శాంతి శాంతి. So with this we successfully completed the fourth day of our Navaratri, and tomorrow Lalita Tripura Sundari Alankaram, and tomorrow morning we have Chandi Home starting at 10 o'clock, and it's a long program, minimum 4 hours, so you can add one more hour, as you know my programs. So please be here before 10 o'clock for Sankalpa. And those who have not already sponsored for the Chandi Home, you can give your names at the front desk. We will chant Durga Saptashati, Chandi Saptashati, all 700 mantras, not shlokas, actually there are 700 mantras. So very powerful mantras with several stotrams coming in. So with the Durga Saptashati we will do Homa. So join the Chandi Homa. If you have a Chandi Saptashati or Durga Saptashati book you can bring, otherwise you can get a printout from the Google or Bing and get your copy, so that you can join us in the Chandi Saptashati Parayana. And evening, because Saturday I don't think there will be traffic tomorrow, so please be here early before Lalita Sahasranama. So evening we have, as we have already informed, Navaratri Krutis by Meera Krishnan and her students. So please enjoy the Navaratri Krutis, and then 6:30 as usual Lalita Sahasranama, and then Utsavam for Lalita Tripura Sundari, and then Archana. And Sunday, Moola Nakshatram Saraswati Arangaram, we have already announced yesterday. We originally scheduled Arda Parayana for Gayatri Arangara on Monday, but several devotees expressed their inability that they cannot come on Monday, because we can understand Mondays are meetings days. So we preponed the Aruna Parayanam and Surya Namaskarams to Sunday. Sunday morning 8 o'clock we will have Aruna Parayanam and Samuel Surya Namaskarams. There will be 130 mantras and Aruna Prashna, completely Surya Namaskar mantras, and we will chant every after every mantra you can do on Sashtanga Namaskara. It's a big exercise and it's a very pleasant exercise too. 130 Surya Namaskarams is a very golden opportunity. So please come on Sunday morning at 8 o'clock, and after that we will have Samuhika Aksharabhyasa with Vidyarambham. So any of your kids are waiting for Aksharabhyasa, you can bring them, and other details are there in the website and emails, Facebook and front desk. So get those details, and now prasadam to the artists. And before that I want to introduce our new priest, because I was supposed to introduce yesterday, but I wanted to show his alankaram, that Mahalakshmi alankaram, and then introduce him. So he is Venugopal Vedagiri from Mauritius, and he was trained in Tirupati Vedapathashala for 8 years, and after that he worked in Maharashtra for some time, and then for the last 4 years he has been working in Mauritius. And when I requested him, Navratri is coming and we need you, immediately he started. Within 2 days he started, and with entire his family he went to India and he dropped them and he came here to serve our temple. So please give him a big hand, and he will be here at your service. And now today's Sangeetha Kaikariyam, Apurva Natarajan. She's not there. Okay, Sangeetha Kaikariyam, Ramya Madhavan. Can you please come and take the prasada? ओम सुमंगलीरियं वदूरि भागं तमेतपश्चद सौभाग्यमस्ते दत्त्वा यथास्तं विपरेतना निश्चकंकर्यं मधुपं वितिनकार्मि निश्चकंकर्यं मधुपं वितिनकार्मि वाद्य कैंकर्यम कृष्ण कुमार शतमानं भवति हृदयः पुरुषश्च देन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते yesterday's event sponsor Sai Baba Tanduri, is he here? And Saturday we have Navaratri Pratis tomorrow evening, and Sunday evening we will have another concert by Meera Krishnan, supported by Jay Bhaskar, is a very famous and Data of artist in R&D Radio. He is coming from India. Sir. Jay Bhaskar and Mudangam. So this will be on Sunday evening 5 4:30 a.m. Sorry. 4:30 a.m. Yeah, I think 4:30, you know, but you know the time. You have already seen the Facebook and emails. So please enjoy the concerts. And coming Saturday, we will have a Kuchipudi ballet, Kumara Sambhavam. Where is the venue? Bellevue High School. In Bellevue High School. In Bellevue High School, Bellevue High School, Kumara Sambhavam Kuchipudi Dance Ballet on Saturday evening at what time? 4 p.m. Evening 4 o'clock. So please, yeah, October 24th, Sunday. Sunday, Saturday. Saturday. Thank you. चारुमती प्रति